செலிமனு பரிமளம் மனசுக்கு தொலைவரம் பதக்குன அதிசயம் வாழப்பானு சீனுக்குள்ளே இருவரி பரிச்சயம் தெளியனி பரவசம் தொலி தொலி அனுபவம் కలలను నిజముగా ఎదురుగా నిలిపిన పరముగా దొరికిన వయ్యారి జాన జాన ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా భూగోళం కూడా నేడే పుట్టింది నీ వల్లే ఇంతగా మారాలే వింతగా నువ్వంటే నాకు పిచ్చే పట్టింది నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే సోకుల గాలం వేస్తూ చెప్పనా, నమ్మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి పిల్లానా, నాలో ఏదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఏమో ఒకటే.